ugarala juttu tone upiranta apina ve chinni my dear chinni erangurala kalla tone pongarala tippina ve nani my dear nani erettu jellari banto kalla katte kattina ve rendu mudu fausulati tellalo kalluki vastundave attagonu atta ittagala vollu gitarla moginde ఏమండోయ్ నానిగారు ఆ చెప్పండోయ్ చిన్ని గారు ఏమండోయ్ నానిగారు ఆ చెప్పండోయ్ చిన్ని గారు ఏమండోయ్ నానిగారు ఆ చెప్పండోయ్ చిన్ని గారు ఏమండోయ్ నానిగారు Garu.